నేను సిద్ధము నేను వివరాన్ని సామ్రాజ్యం నాకు నేను పట్ట మనిషిని కాదు. అయినా మహారాజా, ఏమవుతుందంటే పరాభవం కదను చాలా చాలా నన్ను నిందించినట మరి కూపమును త్రోగిట అహంకారమునకు అజ్ఞానము కోరేనా? క్షమించండి మహాప్రభు, క్షమించండి, నిహంతము ఆజ్ఞాబద్ధం. రాజోచితమైన విధానం. దేవయానిని పరాభవించిన శర్మిష్ఠ శిక్షార్హురాలు. అవశ్యం ఆజ్ఞాధిపుడు గురుదేవ, తోల మారినందుకు తన కొంచమందురా, కోపమున తోసినందుకు చేతులు నరకముందురా, నాలుగు కన్నెంత మందున దేశ బహిష్కరణ బాగుపోతుందా? నా దాసిని కావాలి. అవును, నీ కుమార్తె నా దాసి కావాలి. ఎవరెవరి అమృతం వర్షం పడతారా? పగ ప్రతీకారమును కోరడు కానీ క్షమించదు. ఎవరికి నిర్ణయం? దేవయాని కాదు, మీ యజమాని. ఈ దురంతమును మీరు అంగీకరించుతారా? ఏమి విపరీతము? విపరీతము కాదు, న్యాయం. తండ్రి, మీరు మహారాజు, న్యాయ నిర్ణేతలు. మీరు చెప్పున చే న్యాయము, మీరు చేయనే ధర్మము అని వారి శాసన అధికారులైన మీరు చేయనే అంతిమ శాసనం. నీవు చేసిన దోషం నా చేతులను చేతులను కట్టివయ్యాయిత. మీ అభిప్రాయమా లేక పరుల వద్దకి ఫలితమా? తాగిని మరీ మాట్లాడుతున్నావు. దోషము నీ వైపు ఉన్నది, ధర్మము నా వైపు ఉన్నది. నేనెవరిని ఒకరి చేయాల్సిన పని లేదు. స్వతంత్రులైన అస్వతంత్రులు వారికి న్యాయ అన్యాయ విచారణ గురువుపై భక్తి, ధర్మానుభక్తి నన్ను సంక్షోభి నన్ను అవమానిస్తుంది వా అమ్మా. Thank you.

గుణం అయిపోయించే నాన్న కూర్చోవలేదు. ఆ వీసమని ఇక్కడే ఉన్నాయేరా, వెళ్ళి కర్తవ్యమును నెరవేర్చు. నేను అమ్మాయి గ్రహించాను కావాలి. దేవయాన్ని చేతి శర్మిష్ఠ భార్య దేవయాని భార్య అంతఃపుర కాకలన్న ప్రభుత్వ Oh, my God. అంత నేరమో నేను ఏమిటి? తెలుసు కూడా అంతా దానకర్మ అమాయకత్వమ. నేరం అని తెలిసిన చేసిన నాదేమి కోపం రాని. Thank you. అందమైన మల్లెపూల Thank you. ఇది ఆ భగవంతుడే కనిపించిన ఏక మనస్సు పెట్టి మాట్లాడదా మహారాజా. కర్తవ్యం విస్మరించి అందున దాసిని వాసించగలరా? హృదయగత సత్యం దేవయాని వివాహం అని నా మేమంత నీవును వస్తుంది. నాకు నీ దక్షిణ భాగ్యం అవుతుంది. నేను ఒప్పించి మెప్పించి కానీ నీవే పరమేశ్వరుడు, నీవు అంగీకరించు. ఎదను అడిగితే చేసి ఏం దేవి, ఈ తలమంత సందర్భమా? మాతలతో గర్వం ప్రకటించే సమయం. సహజమే కాదు, అందం కూడా. గర్భవతి అవుతున్న నీకు నేను ఏమి ఇవ్వగలను? మీకన్నా మీ ప్రేమ కన్నా వెలకట్టలేని కలవా? నెలలు నిండిపోదు, పుట్టింటిపై అభిమానం తెచ్చునట. పుట్టినింటిపై బాల్యతత్వము మెడపై మోసిన పుట్టినింటిపై మమకారం ఏమాత్రం లేదు. శిశు జన్మ వరకు శర్మిష్ఠుని దాచిన అది సాధ్యమా? మంత్రాంగం వరకు లొంగనే దేవి. మహారాజా, ఏమని మాట దాస్తున్నా? ఈ శుభ సందర్భమున నాకేమి కాదు. నీవేమి కోరునో అదే. దేవి, నీవు నీవు కూడా అయినా మరెవరైనా నేను ఇంటి వార్తే తెలిపి మంత్రి గారు కూడా తల్లి కాబోతున్నారు. మిత్రులిద్దరూ ఏకకాలంలో తల్లి అవుతున్నారు. ఇది నిజముగా శుభదినమే. ఈ వార్త మహారాజా నాగరమన ఛాతీతో ఇంతకు నీ కోరిక తెప్పనలేదు. అనంతమైన ఆశలు సంతోషాన్ని పిడ్డలకు జన్మలేవాలని కుటుంబపరుచున్నాను. అయిన దేవి వియోగమా, నేను భరిపోలేను దేవి. తాత్కాలికమే కదా ప్రభు. అయినా నిన్ను విడిచి ఉండలేను దేవి. నీ వెంట నేను అప్పుడది ఆశ్రమం కాదు. వాళ్ళ పరిచారికలు భటులు రక్షణ ఆశ్రమవాసులకు భంగం ఏర్పడింది కదా. నీవు లేకపోతే అక్కడ నా మంచిది లేదు. దేవి, నేను ఆశ్రమానికి వెళుతున్నా. ప్రయాణం సిద్ధం చేయమంటే అక్కర్లేదు. నేటి నుండి నా కుమారుగా నిన్ను మహారాజు వారి పరిచయకు నియమించుతున్నాను. వారి ఆజ్ఞను పాలించు, ఆజ్ఞాని వర్తమే మెలవడి. ఏమో దేవి, నిన్ను విడిచి ఉండు నా మనసు ఒప్పుకోలేదు. కోరిక కాదురా, మాట ఇచ్చిన మన్నింపక తప్పదు కదా. కుమారుల విలు విద్య ప్రదర్శన ప్రారంభించవచ్చునా? మా విద్యా ప్రదర్శనం వీక్షింపవచ్చిన ప్రజలకు మీ యదుకుమారుడు వినయ పూర్వకంగా నమస్కరిస్తున్నాడు. ప్రాణవపు విద్యలను రాజులు నెచ్చగదు. శోభన మందజే గదము శోచ్యముల సుమంగా ఇంత సభాసదులైన పురవృద్ధులకు మీ ప్రవసను ప్రణామములు ఆచరించుతున్నారు. గురుదేవులు మాకు నేర్పిన విద్యలను ప్రదర్శింపబోతున్నాము. వీక్షింపు. అదిగో గగన మార్గమున రెక్కల విచ్చి రింపున సాగుతున్న ఆ పక్షిని విశద చరంపున కోలవలేము. భరా కుమార భరా, మన వంశం ఇనుమడే పనిచేసి. తురస కుమార, ఇప్పుడు నీ వంతు ఎదువులు మించిన వీరుడు అని నిరూపింపవలేను. అదుగు ఫలభరిత మహావృక్షం, ఆ ఫలములన్నిటినీ నీ వరణ ప్రకారం వచ్చే ఇప్పుడు ధను విద్యా ప్రదర్శన ముగిసినది. ఇంకా ఖడ్గ విద్యా ప్రదర్శన ప్రారంభించండి. ఖడ్గ విద్యల యందు మమ్ము ఎదుర్కొనగల వీరుడు ఈ అయోధ్య నగరం అందున్న మమ్మల్ని ఎదుర్కొని జయించి బహుమతులు అందవలసినదిగా హెచ్చరిక. సిద్ధపడి వాడు ఎవడు? నేను ఎవడవడా? నీవు పూరుడను. పూరుడువా? కాదు, పురుగుది. మా భుజ ఫలాన్ని తినాల మారిపోగలవు. మాయిలో కలిసిన కదా, మాడిపోవుతో మసి చేయటో తెలియదు. ప్రకల్పములు ఆడక శరణు వేడు క్షమించదము. పందెమడిన వారు మీరు వీరములు పలుకుంటారు, వీరోచకముంటారు. మాటక మాట వదిలించు, నిన్ను వదలుతా వదలుతాను. టయంతో యుద్ధం సిద్ధమా? యుద్ధము క్షత్రియ కుల ధర్మము. నేను క్షత్రియ కుల సంజాతుడనే. నీ వంశము? చంద్రవంశము. నేను కన్నవారి. మోసపోయిన కన్నయ్య కాదు, మోసగించబడిన తల్లి. రెండింటికి భేదం లేదులే. నాయన, తల్లి నమ్మకం, తల్లి సత్యం. నీ తల్లి పేరు? నా తల్లి, నా తల్లి ఓ దాసి. ఎవరి అప్పుల భ్రష్ట? శర్మిష్ట. పిలిపించండి, పాపిస్తూ శర్మిస్తుంది. మహారాజా, ఈ పాపం ఎట్లు జరిగింది? పరపురుషుడు చూడటం ఆస్కారములైన అంతఃపురము ఈ అప్పుడు ఎట్లు జరిగింది? ఇందేదో మోసం ఉన్నది. దేవయాని, శర్మిష్ట నీ కన్నసల మెలని దాసు. నిన్ను ఏ మార్చి దోషమాచరించడం అవకాశం ఉండనా? పిలిపించినారట అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు తాత గారితో అనాథగా పెరిగి తినే తప్ప చిత్రపటమును నిన్ను చూచుటే కాదు, నిన్ను ప్రత్యక్షముగా చూసి ఎరగలేదు. దాత దాసీ కనుమల మధ్య అనాథగా పెరిగి తిని కాదు మాతృత్వపు మమకాలమును అనుభవించలేదమ్మా. ఏమిటమ్మా నేను చేసిన నేను? చెప్పు, పూర్ణ తండ్రి ఎవరో గురుదేవ, భర్త పేరు చెప్పుట పాటినట్టే ధర్మం కాదని తమరి ముసుకునా సత్యము క్షమించరాదు చెప్పు. వీరి తండ్రి పాపమైన పుణ్యమైన అది శర్మిస్తా స్వామిషే, దాని భర్త కీర్తి భంగపరచిన ధర్మం కాదు. అవును, ధర్మము కాదు, న్యాయాన్యాయం విచారించుట మహారాజుల కర్తవ్యం. మహారాజా, పాపము నా దాసుని ఏ నడుడో సురుడో బంధనుడో మోసగించి కన్నెత్తులో భంగపరిచి తల్లిగా ఇచ్చి రహస్యముగా దాడినాడు. పాపము నా దాసు తన కుమారుడు తండ్రి పేరు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నది. తమ్ముడు ధర్మ ప్రభు న్యాయాన్యాయం చక్కిన సమర్థుడు, కావున నా దాసికి భర్తను పూర్ణకు తండ్రిని చూపించి చెప్పండి మహారాజా. నా తల్లి ఎవరు? నాకు జన్మను ప్రసాదించిన తల్లి కన్నులారా కానీ నా కన్నీటితో పాదములు కడగాలనుంది మహారాజా. చెప్పండి మహారాజా, చెప్పండి. నీ తల్లి నా పిరికితనంతో నిన్ను ఇంకా శిక్షింపలేదు. ప్రజలారా, ఈ పూర్వుడు నా కుమారుడు, ఈ శర్మిష్ట నా భార్య, ఇది యథార్థము సత్యము. దేవయ్య, తొలుత అరణ్యమును చూచినది వలచినది శర్మిష్ట, విధివశంలో వివాహం ఆడింది. ఆమె కొరకే నేను వివాహం ఆడుతుంది, కానీ నీపై ప్రేమ చేయాలి. నా కుమార్తెపై తప్పుట ప్రేమ నటించి మమ్మలను మోసగించుతివా? నేను మోసగింపలేదు. తాను శాపగ్రస్తానని, క్షత్రుడు తాను వివాహం ఆడవచ్చునని, నన్ను వివాహం ప్రేరేపించినది మీ కుమార్తె, దానిని ఆమోదించినది మీరు. అయితే మోసము చేయలేదు, శర్మిష్ఠను రహస్యముగా మోసము కాదా? కుమార్తెని కాదు, రుదుమ చేయిన స్త్రీ కోరికను తిరస్కరించిన, రుణహత్య దోషము సంక్రమించిన, ధర్మశాస్త్ర వచనం అనుసరించి శర్మిష్ఠను ఆరిగా అంగీకరించిన మీ కుమార్తెకి ద్రోహం చేయి ఉద్దేశం మనసు లేక మనము చేసినది అనురక్తమవుటయా విరక్తమవుటయా? అబ్బా, చీకటి ఎదురైనట్లు ముసలి భర్తతో సంసారమా సరసమా ఈ దృశ్యమని హృదయాన్ని కదిలిస్తుంది. అక్షరం కాదు అక్షరం చెయ్యి పట్టినాడు చేపట్టమని బలవంత పెట్టినది నేను, ప్రేమించినది నేను, పెళ్లి ఆడినది నేను. అతనిపై ప్రేమ నా హృదయంలో ఇంకనూ ఉంకిపోలేదు. ఏ ఆడపిల్లని ఇంతకన్నా మనసు విప్పి చెప్పలేదు. అర్థమైనదమ్మా, అర్థమైనది. యయాతికి తప్పకుండా యవ్వనము ప్రసాదిస్తా. నా దురవస్థ చూచితివా, మామ మీరే నన్ను నా దీనస్థితిని గమనింపరా. నేను చేసిన నేరమే, బ్రాహ్మణ కన్యను వివాహం ఆడిన ధర్మము, క్షత్రియుడిని దక్షిణ నాయకుడినైన నేను సాది క్షత్రియ కన్యను వివాహం ఆడుట అధర్మము. ఏమి ధర్మ నిర్ణయము మామ? తమ మాటపై గౌరవం ఉంచి తమ కుమార్తెను పెళ్లాడుత ధర్మం, కానీ సాటి రాజపతిని నా తల్లి నమిషిని గారు, నేను శనయాగకృత లబ్ధులను ఇంద్రపదిని అధిష్ఠింపవల ఈ వృద్ధాప్యమున నాకని సాధ్యమవల. మామ యోగాది నీకు తప్పకుండా యవ్వనము లభ్యమవును, కానీ నీ కుమారులలో ఎవడైనను తన యవ్వనమును నీకు సాధ్యము కాదు. నా కుమారుడు నా కోరికలు కాదందురా నాయన. ఎది కుమారా మించు కదా మీ తాత గారి మాట వయసుడి నన్ను వాంచలు చల్లారా లేదా? నీకు ఎవరి పెట్టి నేనే నా తదనతో ఈ రాజ్యంలో నీవే అనుభవించు. ఇంత తనక ఎదర్చగా అనుభవించిన ఈ రాజ్యభోగం చాలరా? ఈ సుశాల సామ్రాజ్యమేను మహాభాగ్యము. మీ శాపవశం నాకు వరమే లభించినది. భగవంతుడిచ్చిన ఈ సువర్ణావకాశం వదులుకున్న మూర్ఖుడను కాను. ఎలా అరచినది చాలు, మీరిక రాజ్య పరిత్యాగం చేసి అడవులకేవు శ్రీ శ్రీ శ్రీ దేవయాని మహారాణి నేతృత్వంలో మేము రాజ్యపాలన చేసినాము. దుర్మార్గుడు, నీవిందరు స్వార్థపరుడు రాజ్య కాంక్షాపరుడని ఊహించలేదు. నీకు ఇదే నా శాపం. నీకు కానీ నీ బాధలకు కానీ రాజ్యపాలన అర్హత లేకపోతుంది. నాకు నీ ఎవరన్నా ఇచ్చిన తక్షణమే నేను రాజ్యాభిషక్తుని కాను. నీకిచ్చుటకు మేము పుచ్చుకోటకు ఇది నీదైనా కదా కుమారా? ఏ నిమిషమున నీవు శాపకర్తుల వైద్యువు? ఆ క్షణమే ఈ రాజ్యము మా హస్తగతమైనది అని భ్రమపడుతుంటేవా? నా తల్లి నమశివుడు, నా తాత పురుడు, కష్టించి శాసించి పెట్టిన ఈ చంద్రవంశ గౌరవం నీ వంటి అభమాధముని చేతిలో పెట్టు మూర్ఖుడనగా. రాజ్యపాలన వలన గౌరవాభిమానములు లేని నీవు ఆటంకి ఒక రాజువై ఆ రాజ్యపాలనలోని ఆనందము నీకే స్వయముగా అనుభవించవు. విపరీతం కాదు, నీ కుమారు స్వయంకృతం. నీకు కోపమున్నా నన్ను సాధించుతాయి నా కుమారులు ఎందుకు చెప్పించరు? ఎందుకక్క నీ కుమారులైనా నీ అహంకారం వారసత్వంగా పులికి పుచ్చుకున్నందున ఆ దేవయాని ఎంత గొప్ప పుత్రం జన్మనిచ్చేది. కావునులే నీ వంటి అహంకారి కల్పన జన్మించిన ఇటువంటి ఉన్మాదులకు ఇంతకన్నా ఉన్నతమైన సంస్కారం ఎక్కడి నుండి వస్తుంది? అంత అంతయు నా భ్రమ, నా భ్రమ. తండ్రి తండ్రి, ఏ కూర్రుడు మీరెవరిని ఆటంకు పడలేదు, నాకెవరు ఉంటారు? స్వీకరించు నాయన, నీకిచ్చిన నేను పుచ్చుకున్నదే. కాకపోతే కనుసన్నలో పెరిగిన కుమారులే నా కోరికను తెలుసుకొని తండ్రి పేరు తెలియక అలాగా తాతగారితో పెరిగినట్టు కారణమూర్చుడనైన ద్రోహి నీ చిన్న నీ జీవనము నేను పుచ్చుకున్నాను. సకల సద్గుణ సంపన్నుడవు. ఈ ఆది మహారాజుడు. నన్ను మీ కుమారునిగా ప్రకటించిన మీ ఔన్నత్యమునకు నేనేమి మొదలు? ఇది మీ ప్రేమ చేయాలి. దీనిని మీకు దారపోసం. దీనిపై సర్వహక్కులు మీరు కాదక స్వీకరించి పుత్రధర్మము చక్రముగా నిర్వర్తించి మీరే మీరే నా రాజ్యం నాకు నిజమైన వారసుడు. కన్నీ ఈ వంశము పురువంశమని విరాజిల్లగలరు. మీ పేరిట విరాజిల్లగలరు. మీరే మీరే మీరే నా వారసుడు. మీ ప్రేమ చేయాలి. ఈ నా యువనం మీకు ఇదే దారుణంలో నేను లేకున్నా భయపడిన హీరో అనుకున్నా లేదు. ఇప్పటి వరకు విన్న పొందిన జ్ఞానం చాలు, నాకే జ్ఞానం అక్కర్లేదు. నేను నా కోరిక తీర్చుకోవాల్సింది. తీర్చుకో, అది ప్రకృతి సిద్ధంగా నీకు లభించిన స్వేచ్ఛ. అప్పని వాటి ధర్మము కుదరదు. ఎందుకు కుదరదు? కోరిక మనోధర్మము, అనుభవము దేహధర్మము. దేహము వలననే మనసు కోరికలను తీర్చుకుంటుంది. అది దేహము మనసు పరస్పరము సహకరించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ధర్మ వైరుధ్యం మనస్సునకు దేహమునకు మధ్యన నైతిక అగాధము. కారణము, నీ మనసునకు దేహమునకు సంబంధము లేదు. మనస్సు నాది కాదా? దేహము నీది, మనోచైతన్యమైన యవ్వనము నాది. అందుకే అది నీకు నా తల్లిని అపవిత్ర భావంతో తాకుతుంటే ప్రతిఘటిస్తుంది. నా కోరిక తీరదా? ఎంత చెప్పినను నీ బుద్ధి మారదా? అది నీ తప్పు కాదు, నీ రక్తంలోని దోషం. నీ తండ్రి నహుషుడు శచీదేవిని ఆస్తి అగస్తునిచే శపించబడి కొండ చెవుపై పడి ఉన్న వృత్తాంతమును మర్చిటివా? అయినా నా కోరిక ఏదో దోషమున్నదా? అట్లని నీకు అనిపించుతున్నదా? అవును. అంతఃసంఘర్షణ ఇప్పుడే ప్రారంభమైంది. జ్ఞానావిష్కరణ సమయం ఆసన్నమైనది. వయస్సు వాంఛ పరస్పర ఆశ్రితము ఆధారాధేయము. వయసుతో పాటుగా కోరికలయందు మార్పు రావలేదు. వయసు పెరుగుతున్న కొరని తుచ్చ వాంఛలకు దూరమై బుద్ధిని వికసింపజేసి ధర్మనిష్ట వైపుకు ఆలోచనను మళ్లించవలేదు. దేహము సమాజ శ్రేయస్సు కొరకు, ఆత్మను మోక్ష సాధన కొరకు వినియోగించవలేదు. కుమార, ఏ జ్ఞాన మార్గం? కుమార తండ్రి, మీ వంటి విజ్ఞులు దర్పణ దృశ్యమానమైన నగరము వంటి విశ్వములు శాశ్వతమని భ్రమ, శాశ్వతమైన సచ్చిదానంద రూపమైన ఆత్మను విస్మరించుడా? క్షణికమైన విషయ వాంఛలకి కృత్రిమ యవనమును ఆశ్రయించుట న్యాయమా? కృత్రిమ యవనమా? అవును. నీ సహజన యవనము ఏనాడో నశించినది. ప్రస్తుతము నీ దేహమందున్న యవనము నాది, కృత్రిమ పద్ధతిలో నా నుండి పొందినది. యదా రాజా తదా ప్రజ, ప్రభువైన మీరే వయసపు తగని కర్మలను ఆచరించడం దోషం కాదా? నేటి కర్మలే రేపటి ధర్మములు కావా? తమ పూర్వీకులు పెద్దల జ్ఞాన సంపదలతో వికాసము చెందవలసిన భవిష్యత్ యువతరములకు మీరందించు సందేశం ఇది అయినా యోచింపు, ఇది అయినా, ఇది అయినా కాదు కాదు కాదు. పరమాత్మ అలాగే చెడును పరివేక్షించచ్చు. లాలించి ప్రేమించు అమ్మగారైన భార్యతత్వం ఆశ్రయించి నిజముగా తప్పు చేసింది. ఇటువంటి సత్యమైన కుమారుడు యవనం ఈ దోష భూయిష్టమైన శరీరంలో నీకు ఎంత మాత్రం ఇప్పుడే అతని యవనం నాకు మానసత్వం లేదు. నేను మీ అర్థాన్ని జ్ఞానబోధ చేయగల కుమారుని సార్ రెడీ అయితే.